అంటే కలగా మారి జారిపోయి చెలి కన్నీరై చెలి కన్నీరై వాన విల్లైతేనే జల్లై నాకై వచ్చే చెలి కన్నీరై చెలి కన్నీరై పలుకైనాడు ములుకైనడు ఎదలో నిలిచే మగువా జతగానాడు చితిగానేడు సగరగే పగవా కలిపిందెవరో తెలుసా నీకు నీ కాలి చూపు నా మాది చూపు నీలో నాలో ఉన్నది ఏంటో తెలుసా నీకు నీ మాది నాలో నా మాది నీవు చెలియా చెలియా హృదయం నీదే ఉరికే జత కలసిన నువ్వే నేను శృతి లయలో నేనే నువ్వు నాకై పుట్టిన నా ప్రాణమై నన్నే కలిశావే నా మనసే నీలో కన్నా నా శ్వాసే నీవనుకున్నా నా కావ్యాన నాయికగా వెలిశావే మదిలో దాచిన నా వలపునే చంపేశావే తీపై వచ్చిన జీవితాన చేదైనవే కల కరిగే పోతే ఆ విధి రాత ఎప్పుడు మారును ఈ ఎదురీత కన్నే వీడే కలగా మారి జారిపోయి తేనే చెల్లై నాకై వచ్చి పలుకైనాడు ములుకై నేడు ఎదలో నిలిచే మగువా జతగానాడు చితిగా నేడు సగరై రగిలో పగవా మగువా.